విశ్వేషు తుంజతే సమానమేకం ఋషవణ్యవః పృథక్వస్తదిశ్యవః పృథక్. తం త్వానావం న వర్షిణం శోషస్య ధురిధీమహి. ఇంద్రన్న యజ్ఞై స్థిరయంత ఆజవస్థోమేభిరింద్రమాజవాః. విత్వాదతస్తే విధునా వస్తవో వ్రజస్త సాతాగమ్యస్య నిస్పృజ సక్షం దయింద్రనిస్పృజాః. యద్గంగ్యంధాత్మాజనాశ్వార్యందా సమూహరి ఆవిష్కరిక్రదృషణం సచాభువం వజ్రమింద్ర సచాభువం. ఉతో నో అస్యాషదో సుషేత్యా ఆర్కస్వోహమేమిష్పర్షాహమేమభి. యదింద్రహంత వే వృధో వృషావద్ధించికేరతి. ఆ మే అస్ వేధతో నవీయసో మన్మశ్రుధీన వీయత. తుభ్యేదిమాసవనాశూరవిష్మాతుభ్యం బ్రహ్మా విహర్ధనాగృణోమి. తంద్రభిర్హంయో విశ్వధాసి నోచిన్నుదే మన్యమానస్య తస్మోదశ్నువంతి మహిమాన ముగ్ర. న వీర్యమింద్రతేనరాధాః ప్రవో మహేమహివృధే భరద్ధం ప్రచేతతే ప్రసూపతిం క్రీణుధ్వం. విషపూర్వే ప్రచరాచర్షి ప్రాహ యదా వజ్రం హిరణ్యమిదథారథం హరీజమస్య మహతో విశూరిభిః. ఆతిష్టతి మఘవాదనశ్రుత ఇంద్రమాజస్య దీర్ఘశ్రవరస్పతిః. శోచిన్నురట్యర్యోధ్యాః స్వాదతామింద్రశ్వశ్రోణి హరేతాభిప్రశ్నుతే. అవేది సుక్షయం సుతే మధుయుద్ధో నోతివాతోజావరం. యో వాచామివాచో వృద్ధవాచ పురూ సహస్రాజీవాచాన తత్తరిగస్యవంశం గృణీమసి పితేవయస్తమేషేయం వా వృధేశవాః. యక్షిద్ధి సత్య సోమపా అనాశత్తారీవస్మతే. ఆతో న ఇంద్రశంసరస్పృశ్వేషుభ్రజోదహస్తేషుమీమీ వాచారాంబేషీమస్తంసరా. ఆతో న ఇంద్రశంసరస్పృశ్వేషుభ్రజోదహస్తేషుమీమ్వాపయామి చూదృశా సత్తామబుధ్యమానే. ఆదూర ఇంద్రం దయోష్పశ్రేణు భృగోసహస్రేణుమీమ శసన్వ్యాతోధన్దూరనాతయా. ఆతూర ఇంద్రం దయోష్పశ్రేషు భృగోసహస్రేణుమీమ సమింద్రయర్ధమేణుమంతం పాపయా ముయా. ఆతూర ఇంద్రశం దయోష్పశ్రేణుభృగోసహస్రేణుమీమ పదాగుణాచ్యా దూరం వాతోమనాదే. ఆతూర ఇంద్రశం దయోష్పశ్రేణుభృగోసహస్రేణుమీమ సర్వం వరికృతృగదాశ్వం. ఆతూర ఇంద్రశం సరేష్ణశ్వేషుభృగోసహస్రేణుమీమ విత్తాదత్రే విధునాశ్చో భ్రజస్య సాతాగమ్యస్య నిస్పృజ సక్షం తరింద్రనిస్పృజాః. యద్గవ్యంధాద్వాజనాశ్వాద్యంతా సమూహరి ఆవిష్కరిక్రదృషణం సచాభువం వజ్రమింద్రసచాభువం. విదుష్టే అస్య వీర్యస్య పూర్వః పురోరిందీరవాదీరస్తాదీరః శాసత్తమిందమస్యమయజ్జుంశవసత్పతే. మహీవ ముష్టా పృథివీమివ అపోమందానదివ అవః. ఆదిత్యే అస్య వీర్యస్య దగ్నిరన్మలే శోషన్నుషితో యదాపీతమీరతోయదాపీత. చక్రకారే అన్యాన్యాద్యం సనిష్ణతశ్రవస్యంతస్తనిష్టన వాయోన్యధాయి సాకం నిజన్మాం స్తోమా భురణామీయ. ఎస్ేంద్ర పురుషోకృష్టమాహన్ృంకుంధేర కస్తే మద ఇంద్రరంజో భోద్దురో అభ్యోగ్రో విధావాహో అర్వాగుపరీరా ఆత్మాముపరం రాధో అన్నై కరుద్యుమ్నమిందోకన్నాగన్ మిత్రో సత్యూరుగాయ భజ అన్నేరవచ్చీరా ప్రేరేసో అర్థన్న పారయ్యేస్మన్ేతు విజాతపురోంద్ర ప్రతిక్షన్నై మాత్రేరుతే సువేతేంద్రపూర్వేర్జౌర్మద్వరా పృథివీ కామ్యేన పరాయతే ఘతవంగస్తు పీతరే మధూరి ఆమంధో అస్మాభిన్నమత్రమింద్రాజపూర్ణం సహి సత్యరాధా సమావృదే వరే మన్నా పృథివ్యాభిక్రత్వాదరయ్యంశీష్ట్యాహరీంద్ర ప్రదాస్మస్మైందే సఖ్యాయ పూర్వే ఆస్మారథం న ప్రదనాసు తిష్టయ భద్రయా సుమత్యా చోదయాసే ఘవాజేషేద్భవన్ తస్మాయిదం ఘస్సుషుమాదక్షిత్వం కారతే గృణాన అవశ్వశూరాధ్వరోనాస్మిన్నో అద్య సమానే మందభ్యై శంసాత్యుక్షముషలేదాస్తి చతుషే అసూయాయ మున్న కవిర్న నిన్యం విదధాసాధం వృషాయత్సేకం పిపానో అర్చాత్ నిలయిక్షాజీజరత్సత్తకారోన్వాచక్రుమజునా గృణంతాః స్వాహార్యద్వేదీదృశీరమర్కైర్మహిద్యోదీరుచుర్యద్వస్తో అంధాతమాం సిధీతా విచక్షే నృభ్యష్టకార నృతమభిష్టౌ అవక్షరిందో అమీత ఉభయామ ప్రౌరోదీమహిత్వా అతశ్చిదశ్చ మహిమా విదయో విశ్వాభువన బూవ విశ్వాహారి చక్రోరయాణి విద్వానపోదీరే చ సఖీభిర్నిగామై అస్మానం చిద్దేమిర్మదోమంతముషిజావిహౌర అపోవ్రత్రం వ్రివాం సంపరాహన్ ప్రావత్తే వజ్రం పృథివీసేతా ప్రాణాం జగముంద్రియాణ్యైరాపతిర్భవం చ వదాసూరధృష్టా అపోయద్రిం పురుహోదర్దరావిర్భో వత్సరమా పూర్యందే సర్వేతావాజమాదర్శి భూరిం గోత్రారుజన్నంగేరాభిగృణాన తద్వోగాయ సుతేరచరాహోతాయ తత్వరే శరీరంగవేన శాదిరే నఘావసు నిజమతే దానం వాజస్గోమరేముశ్రవద్గిరా కవిత్స ప్రహిమం గోమంతం దశ్యుహాగమత్ షటీభిరవరోమద్ ఇంద్రకృతం నాభర పితా పుత్రేభ్యో యథా శిక్షాణో అస్మిన్ గురుమయామాది జీవా జ్యోతిరీ మానో అజ్ఞానాజనాదురాధ్యో మాధీమాసో అవక్రమో త్వయా వయం ప్రవతష్టస్వధీరవతి శూరరామసి ఇంద్రజేక్షన్నాభరోజిష్టం పపూరిశ్రవాహ ఏనే మే చిత్రవజ్రహస్తరోదసి ఓభే సూషి ప్రప్రాముగ్రమవాసే చర్షణీరహం వాజం దేవేషూమహే విశ్వాసురో విసురా పిద్దనవ సౌమిత్రాన్ సుషాన్ ఘతి యద్యా ఇంద్రతే శతం శతం భూమి నక్వాజ్రం సహస్రం సూర్యాదమోదసీ తాప ప్రాథమహిరావృష్ట్యాషం విశ్వాసమిష్టమాసా అస్మాధవం గోపాదివ్రదయమద్యం చిత్రాభీరోతిభీంద్రజలాస్తలేవాదహమీ స్తోతరవిందయమసోదమాసీయ శిక్షయమిన్మాహయతే దివే దివేరాయ ఆగోహిద్విదే నహి త్వదన్యన్మాఘవన్నాప్యంబస్యోస్తి పితాచల ఇంద్రత్రిధాతో శరణం ధృవశ్వరోషం స్వస్తిమత్ చద్రయక్షమగవద్భ్యశ్చవయాజిజ్జిమేభ్య ఏకం యతామనసా శత్రో మాదభురాభిప్రఘ్నంతి ధృష్ణుగా అహస్మానో మఘవన్నింద్రగర్వణస్తలోప అంతర్మోభవ ఇంద్రాయాచిత్రభానో సుతాయిమే త్వాయవాహ హన్మీభిస్తరా పూతాసాహ ఇంద్రాయాభిధిషితో విప్రజూతః సుతావతః ఉప బ్రహ్మాణి వాదతాః ఇంద్రాయాహితోదూజాన ఉప బ్రహ్మాణి హరివః సుతేరధిష్పరశ్చరాః వాజేదన్యద్భిదం సదసఖాయో మాదేషన్యత ఇంద్రదృష్టోతావృషణం సచాసుతే ముహూరుక్థా చ సంసద అవక్రక్షిణం వృషభం యథాజురం గాన్నచర్షణీసహం విద్వేషణం సంవదనోభయంకరం మమభీష్టమభయామిదం యచ్చిద్ధిత్వా జనాహవంత ఊతయే అస్మాకం బ్రహ్మేదమింద్రభూతు విశ్వాజయవర్ధనం వితత్తోర్యంతే మఘవన్ విపశ్చితోర్యో విభోజనానా ఉపక్రమస్తపురూపమాభరవాజం నేదిష్టమూలరే బ్రహ్మణాకే బ్రహ్మయుజాయుజ్ఞిహరిషాయాసదయవాద ఆశు స్థిరం రథం సుసమిందాధిష్ఠం ప్రజానం విద్వాన్ ఉపరాజిహోమం అద్వైరవోరుణం దుగ్ధవంశం జుహోతన వృషభాజక్షితీనా దౌరాద్వేదీరాందో విశ్వాహేద్యాదిసుతమీక్షన్ యద్దభిషే ప్రతిభిచార్వన్నం దివే దివే దీదిమిదస్య వక్షి ఉదరదోదమనసాయుషాన ఉషన్మింద ప్రస్థితాన్ పాహి సోమార్ జ్ఞాన స్తోమం వహసే పాథ ప్రదే మాతామహిమానమువాచ ఏంద్రపత్రాథోర్వాంతరిక్షం యుధా దేవేభ్యోమరీవష్టకర్థ యద్యోధయామహతోమన్యమానాన్ సాక్షామహతాన్ మాభిశాచారాన్ యద్వాభిర్వతరింద్రాభియుధ్యాస్తంశోశ్రమసం జయేమ ప్రేంద్రష్టవోచం ప్రథమా కృతాని ప్రణోదనామయా జగార యేదేవిరచిష్టమాయా అథాభవత్కేవల సోమో అదేదం విశ్వమిషపదవ్యాయత్వశ్చిక్షూర్యస్ ధవామసి గోపదిలేకరింద్రభక్షేమీతే ప్రజలస్వాహ బృహస్పతే ఇవమింద్రస్వో దివ్యసే ఉత పార్థివస్ దత్తం వయమ్ స్తూపతే కీరలే చిూయం పాత స్వక్తిభిస్తాన భయసహసా విజ్ఞాంతాన్ బృహస్పతి స్పృశస్థోరవేణ తమ్ మృతాశర్షజ్యోతీధ్యాన పురో విప్రాదధిరే మందలిష్పన్ దులేతరస్సు ప్రకేతం వదంతో బృహస్పతే అభిజేదస్తతస్త్రే బృహంతం నృప్రమదబ్ధపూర్వం బృహస్పతే రక్షదాదస్యజోరిం బృహస్పతే జాపరమాపరావదరారతస్పృశోరిషేదు తుభ్యం ఖాతావతాద్రి దుగ్ధమద్దశ్చోతంతభితో విరాక్షాన్ బృహస్పతి ప్రథమం జాయమానో మహో జ్యోతిష పరమే వ్యోమన్ స సప్తాస్తు విచారోరవేణమిదత్తరశ్మిరమత్తమాహంసి సుష్ఠు భాసరత్పరతాగణేన బలం రోజఫలిహిరం రవేణ బృహస్పతి ఋషయాహంశోదరికృద్భావాజతేరుదాయత్ ఏవామిత్రే విశ్వదేవాజేర్వీధే బృహస్పతే సు ప్రజాభీరవంతో వయమ్ శ్యామతరజోరీణా అస్తేస్తోమస్మై రాజాభిప్రాస్తరత వాచ మర్యోలిరామయ జరిత సోమ ఇంద్రం దోహేణాముపశిక్షాసకాయం ప్రబోధయత జానమింద్రం కోశం న పూర్ణం వసూనాన్యష్టమాచ్యాయమేయాయశూరణం శ్రీమంగం భోజమాశ్రీమాయిషయంద్వాణోమి అప్నస్వరే మమధీరస్సు శగ్రవసుమిదం భగమింద్రాభారాణ మమత్యేష్ంద్రందానాయంత సమీకే అత్రాయుజం కృణుతేజో హవిష్మాన్నాసంవదాక్షం వృష్టిశూరా ధనన్న స్పంద్రం బహులం యోస్మై తీవ్రా సోమాహం ఆసునోతి ప్రయస్పార్ తస్మై శత్రూన్ సుతుకాన్ ప్రాతరం భోనిష్ప్రష్టాన్ యువతేహంతి భద్రం యస్మిన్ భజంత ధివాశం సర్వింద్రేజ శిష్యాజ మఘవాకామస్మే ఆరాక్షిత్సంభాజనామస్ శత్రం యస్మై యుమ్నాజన్యానమంత ఆరాక్షత్రుమపరబాధస్వ దూరముగ్రోజ శంభ పురుహూత జైన అశ్మేధే గోపాదింద్రకృధీరియం చరిత్రే వాజరత్రయమంతర్వృషసలాసో ఆత్మం తీవ్రా సోమా బహులాంతాస ఇంద్రం నాహ దామానం మఘవాణియం సన్నిం మతేవహతి భూరి పామం ఉత ప్రహమతి కృతమేవ్వగ్నే విశీనోది కాళే యో దేవకా మోనరం నృణద్భిరమిత్తం రాజశ్రేజతిస్వధాభిః గోభిక్షరే మామతిం దురేవాప్యవేన వాక్తురం పురుహూర విశ్వే వయం రాజసుప్రథమాధరాన్యరిష్టాసో వ్రజలీభిర్దేవ బృహస్పతి పరే పాదు పశ్చాదుతోత్తరస్మాధరాధాయో ఇంద్ర పురస్థుతమధ్యతో నస్తాసిభ్యోమరీయ కృణోదు యోగ్రిభి ప్రసపదాతావా బృహస్పతిరాంగిరసో హవిష్మాన్ ద్విబృహస్మాన్ ప్రాధర్మ సత్పితారోదశీరీ జనాయ జిర్జీవతములోకం బృహస్పతిర్దేవోదౌషార బ్రహ్మమిత్రాదిపురోదర్దరేజయంఛత్రో మమిత్రాహం పృత్సుహాహం బృహస్పతి సమాజయత్నోని మహో ప్రజాన్ గోమతో దేవదేశ అపస్పృషా సన్ స్వాహర ప్రదే బృహస్పతిరగంత్యమిత్రమర్కై ఇమాన్ ధియం సప్తశీర్ణేయం పితారత ప్రజాతాం బృహదీవాందద తురీరం సృజ్జరీష్జన్ జాస్మింద్రాయ శంసన్ ఋతం శంసం తర్జితేంధ్యాదివస్పుత్రాసో అసూరస్ వీరా విప్రం ఫలమంగేర సోదధారాజ్ఞస్ ధామ ప్రథమం మానంత హంసైర్భావద్భిరస్మన్మయ్యం బృహస్పతిరభిగలిగ్రదర్గా ఉత ప్రాస్తముదుచ్చ విద్వాగారత్ అవోద్వాభ్యాం పరలేకయాగాగుభాతిష్టం దేవదేతస్తౌ బృహస్పతిస్తమ సజ్జ్యోతిరిచ్చన్ను దుస్తారీతిస్రావాహ విభిద్యాపురం శయసేవచే నిస్త్రీణి సాగమోదశేర గ్రంథత్ బృహస్పతిషతం సూర్యం కామర్కం వేదస్తనయం నిమజ్జో ఇంద్రో పదం రక్షితారం దుఃఖానాం కరేణేవ విచకర్తారణేణ శ్వేదాహం విధులాశిరమిక్షమానోరోహోదరపడిమాగాముష్ణాన్ శైలం సత్యేభిస్తకేభిశ్చిదర్గోధాయం విధానతైరదర్గ బ్రహ్మణస్పతిర్వరాహైర్ఘర్మస్వేదేభిర్గ్రవీణం వ్యానట్ తే సత్యేన సర్గోపలింగాయీయానాశిషరయంతధీభి బృహస్పతిర్మితో అవద్యమేభిరుతిస్త్రియా అసృజతస్మదుర్భిః తమ్ అర్ధయంతో మతిభిః శివాభిస్తింహరీరతం సదస్థే బృహస్పతిం వృషణం శూరరాదౌ భరే అనుమదేమ జిష్ణుం యదావాజమదనయతిశ్వరోపమాద్యామరుక్షదుత్తరాణిహర్దా బృహస్పతిం వృషణం వర్ధయంతో నానాసం తో బిభ్రతో జ్యోతిరాసా సత్యామాశిషం కృణుతావయోధైకీరం చిద్యమాధస్వభిరేవై పశ్చామృత అపభవంత విశ్వాద్రోదశీ శృణుతం విశ్వమిందే ఇంద్రో అన్నామోర్ధానమభిడర్మదస్ అహం నహి వరీణాత్ సింధోహం దేవేర్ధ్యా పృథివే ప్రావతన్న అభిప్రగోపతిం గిరేంద్రమర్చ యథావిదే సూనుం సత్యస్య సత్పాదిం ఆహరయ సృజ్జిరే రోషేరధీపతిః యత్రాభిసన్నమామహే ఇంద్రాయ గావ ఆశిరం దుఃఖే వజ్రే మధు యత్సీమపహ్వరే విగత్ ఉద్భ్రద్రద్ధవ్యాష్టవం గృహమిందశ్చ జన్మహి మధ్వప్యేత్వాసచేవహిత్రిస్తప్తసఖ్యుపదే అర్చత ప్రార్చత ప్రియ మేధాసో అర్చత అర్చంతు పుత్రయాత పురన్నర్చత అవస్వరాతిగర్గరోగోధా పరిసరిష్మరత్ పింగపరిచరిష్కరీంద్రాహార బ్రహ్మోద్యతం ఆయత్పదం చేస్ఫుర అపస్ఫురం గృహాయతాయ మాతరవే అపాదింద్రో అపాదగ్నిర్విశ్వే దేవా వత్సత వరుణయిది రక్షయత్తమాపో అభ్యనూషద వత్సం సంశిశ్వరీరివ సుదేవో అధివరుణయస్తే సప్తసింధవ అనక్షరం త్రికాకులం సౌర్మ్యం సురీరామీవ యో వ్యతిపానయత్సులుక్తాన్ ఉపదాశురే తక్కో నేతాదిద్బూరుపమాయో అముచ్యత అదీవో చక్రవోరద ఇంద్రో విశ్వాదిగ్నిషాః విరక్కనీయోదరణమ్యమానం పరో గిరా అర్ధకో నకోమారకోధీతిష్టన్న వమ్రథం సపక్షం మహిషం మృగం పిత్రే మాత్రే భుక్రతం ఆదోషి ప్రదం పదే రథం తిష్టాహిరణ్యజం అహద్యుక్షం సహజేమి సహస్రపాదమరుషం స్వస్తికామదేహసం తంగే మిథ్యానమతిన ఉపస్వరాజమాసతే అర్థం చిదస్య అసుధీతం యదేతర ఆవర్తయం భావనే అనుప్రత్నస్యోగస ప్రియమే దాసలేషా పూర్వామను ప్రజాతిం రిక్తపరిషో హిత ప్రాయసాసత యో రాజర్షణీనాం జాతారథే భీర్ధీగు విశ్వాసాం దృతృతానాం జ్యేష్ఠోజోవృత్తాణే ఇంద్రం తం శృంభవృహం మన్నవశేయశ్చిదాభిధర్తరి హస్తాయ వజ్ర ప్రతిధాయ దర్శయతో మహాదివేన సూర్యాః నకిష్టం కర్మ నానశ్చకాల సదావృధం ఇంద్రం నజ్ఞేన విశ్వగోత్ర బృభ్వసమధృష్టం ధిష్ణోజసం అషాఢ ఉగ్రం దాసుయం యస్మిన్మహీరోదంద్రజా సంధేన బోధాయమాన అనేన వర్జా వక్షావో అరోణవు యజ్ఞావ ఇంద్రతే శతం శతం భూమిశ్య దత్వా వజ్రేన్ సహస్రం సూర్య అర్వజాగమష్టరోదీ ఆప ప్రాథమహినా విష్ణ్యా వృషన్ విశ్వాశవిష్టవధ అస్మాంగవరం గోమతిం వ్రజే వజ్రం చిత్రాభిరూతిభిః ఉత్తామందంతో స్తోమాషుష్వరాధో అద్రిమ అవబ్రహ్మద్యుషోరి పదాపణేన్మరాశతో విబాధస్తమహాపరాశి మహిత్వాకష్టన ప్రతి తమీషే సుతారామింద్రమసూతానాం తమ్ రాజానాం ఈంఖయంతేరవశ్రువైంద్రం జాతముపాసతే భేజారాధస్సు వీర్యం త్వమింద్రబలాదధి సహసో జాతమోజస తమ్ వృషం వృషేదసి తమింద్రాశివృత్రహావ్యా ఆంతరిక్షమదిర ఉద్యావస్త ప్రాపోజస తమింద్రజోషమర్కం విభర్షి బాహ్వో వజ్రం శిశానవోజస త్వమింద్రాభిభూరసి విశ్వాః జాతాన్యోజస స విశ్వాభువ ఆభవ ఆయాత్యుంగస్వప నిర్మదాయోధం వణాతూ జానస్తు విశ్వాన్ ప్రత్యక్షాణో అది విశ్వాసపారేణ మహతా వృష్ట్యేన సుష్టామారథస్తుయమాహనీతే దమ్యక్షయవజ్రో ధృపతే గభస్తౌ శీభం రాజన్ సుపదాలాశ్చర్వాన్మర్ధామదే వపుషో వృష్ట్యాని ఏంద్రబాహో నృపతిం వజ్రబాహుముగ్రముగ్రాధస్త విషాదజేనం ప్రత్యక్ష సంవృషవం సత్యసుష్మేవస్త్రాసమాదో వహంతు ఏవాపతింద్రోణ సాచం సచేతమూర్జం కంభం ధరుణ ఆవృషాయసే ఓజకృష్ణ సంగ్రేభాయ తే అభ్యసోపాదా వినోదృధే నస్మేవ శూన్యాహితం శేషం స్వాశిషం భర మాయాహి సోమినా త్వమీశిషేషాస్మిన్నా సత్రి పరిశిష్య నాభిషిష్యాత్రమాణా పృథక్ ప్రాయం వస మా దేవహూతయో గృణ్వర్షవస్యాని దుష్టా నయేషే గురుయజ్ఞిరాం నావ మారుహ మేవైపదేన్యభిషంత క్షేపయ ఏవైవా పాగమానే సంతు దూఢ్యో స్వాదేశా దుర్యుజ ఆయుషుద్రే ఇచ్చాయే ప్రాగుపదే సంతి దావనే పురుళియత్ర వయునా విభోజన గిరీం రజ్జాం వేజమానామధారధ్యో క్రందదంతరిక్షాని కోపయే సమీరే నిగరే విష్ణభారతి విష్ణపీత్వామద ముక్తాది శంసతి ఇమం బిభర్మి సుకృతం తే అంకుశం యేన భుజాదీమగవం చ పాలుజాః అస్మిన్ సుదే సవనే అస్తోత్యం సుత ఇష్టోపాఘవన్ బోధ్యాభాగః గోభిష్టరే వామాజం దురే వామ్యవే నక్షుధం పురుహూర విశ్వాం అయం రాజభిప్రథమాఘనాస్మాగేన భుజనే రాజేన బృహస్పదన్న పరే పాదు పశ్చాదుతోత్తరస్మాదరాదఘాయో ఇంద్రః పురస్తాదుతమధ్యలో నస్తకాదరిభ్యో వరీ వక్తృణోదు త్రిగద్రుకేషు మహిషోయమాయంతు విష్ణునా సుతం యథా వాజత్ సయం మమాదమహిమకర్తవే మహాగురుం సయం సత్యదేవో దేవం సత్యమిందం సత్యజిందూ ప్రోష్పస్మై పురోరథమింద్రాయ సుషవర్చత అభీకేజిలోకృతంగే సమత్సో వృత్రస్మాకం బోధి చోదితానభంతమన్యకేషాం యాగా అధిసంవరసు త్వం సింధో గవాదృజో ధరాతో అహమ్మహిం అరత్రయింద్రజ్ఞిడే విష్ణం పుష్యసి వార్యంతం తాపరిష్మజామహేమంతామన్యకేషాం యాగాధిధన్వరసు విషు విశ్వారాహతనోర్యోదశంతనోధిజాః అష్టాధిషత్రవే వదయోన ఇంద్రదిఘాం సతిజాతే రాతిర్దతిర్వసురభంతామన్యకేషాం యాగాధిధన్వరసు తీవ్రస్యాభివయసో అస్త్యపాహిదర్వరథాహరిహముంచ ఇంద్రమాత్వా యజమానాసో అన్యేరీరమంతుభ్య విమే సుతాసాః తుభ్యం సుతాస్తుభ్య వృషోత్వా సత్తాంగిరస్తాత్యా ఆహ్వయంతి ఇంద్రేణమద్యమానంజుషాణో విష్ విద్వాహి సోమం యూషామన సా సోమమస్మే సర్వృదా దేవతామస్సునోతి నగాయందత్త బలా దాది ప్రశస్తమిచ్చారూణస్మై కృణోతి అనుస్పష్టోభవత్యేషో అస్మై దేవాన్న శృణోతి సోమం నిరరత్నౌ మఘవాతం దాది బ్రహ్మద్విషో హంత్యనాహారుభిష్ట అశ్వాయంతో గమ్యంతో వాజయంతో వామహే త్వపరగంధావు ఆభూషం తస్తే సుమతౌ నవాయామయమిందశునం భూవేమ ముంచామిత్తా హవిషా జీవనాజగమజ్ఞాజక్ష్మాదుతరాజక్ష్మాద్ వ్యాహిజగ్రాహయ్యేతలేనంతస్యాంద్రాగ్నే ప్రమో ముక్తమేనం యదిక్షితాయుర్యదీ వాపరే దోజదీ భృత్యోరంధికన్నీతదేవ తమాహారాపస్థాదస్పాశివేణం శతారదాయ సహస్రాక్షేణ శతమీర్యేణ శతాయూషా హవిషాణం ఇంద్రోజైనం శరదో నజాప్యతిష్పస్దలిత పారం శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాశతమోపసంతాన్ శతం నయింద్రో అగ్నిస్ విదా బృహస్పతి శతాయూషా హవిషాహర్షమేనం ఆహాషమవీదంతా పునరాగా పునర్నవ సర్వాంగహర్వంతే చక్షుస్సర్వవాయుశ్చతేవిదం బ్రహ్మణాగ్నిస్సం విదానో రక్షోహావాధరావిద అమీ వాజస్తే గర్భం దుర్ణామాజోనిమాశలే యస్తే గర్భమీ దుర్ణామాజోనిమాశలే అగ్నిష్టం బ్రహ్మణా సహనిష్టం యాదమనీయత్ యస్తే హంతి పదయంతం నిషత్సం యస్తం జాతం యస్తే దిఘాహం సదితమిలోనాశయావతి యస్త ఊరుదంపతీశలే యోనియో అంతరారే హితమిలోనాశయావతి యస్త్వా ప్రాతాపతిర్భూత్వా రామో భూత్వా నిపద్యతే ప్రజాయస్తే జిఘాహం సదితమిలోనాశయావతి యస్త్వా స్వప్నేన తమసామోహయిత్వా నిపద్యతే ప్రజాయస్తే జిఘాహం సదితమిలోనాశయావతి అక్షీభ్యాం తేనాభీకాభ్యాం కర్ణాభ్యాం చుగురుకాదధి యక్ష్మం శేషణ్యం మస్తిష్కాద్యక్పాజా వివృహామితే ీరాభ్యస్తముష్ిభ్యీకాభ్యోక్ష్యాద్ యక్ష్మం దోషణ్యా ఆమంసాభ్యాం బాహుభ్యాం వివృహామితే హృదయాత్తే పరిక్లోన్నో హరీక్షాత్ పార్శ్వాభ్యాం యక్ష్మం మదర్శ్నాభ్యాం దీర్ఘో యక్నస్తే వివృహామసి పాంత్రేభ్యస్తే గుదాభ్యో వరిష్టో రుదరాదధి యక్ష్మం కక్షిభ్యాం ప్లాజేర్ణాభ్యాహామితే ఊరుభ్యాం తే అష్టీమద్భ్యాం పాష్ణిభ్యాం ప్రపదాభ్యాం యక్ష్మం భసద్యాహాం శ్రోణిభ్యాం భాసదంభంస సోమిగృహామితే అస్థిభ్యస్తే మజిభ్యష్టావభ్యో ధమనిభ్య యక్ష్మం పాణిభ్యా మంగులిభ్యో నఖేభ్యో విగృహామితే అంగే అంగేలోం నీలోంస్తే పర్వణి పర్వణి యక్ష్మం తజస్యంతే వయం కశ్చవస్యమీ బర్హేణ విష్ణం విగృహామతి అపేమనస్వరే పరగ్రామ పరశ్చర పరో నివృత్యా ఆచక్ష్వబుధానీవ తోమనాః అయమేణ విదాశ్చోపీతే మేఘమజ్రిగం తస్మావు అద్యత మనాసుతం భరానూనం భూషశత శ్రుతే వృగష్ఠిరస్య వారణో రామశిలామయునేషు భూషతి శ్రేమన్నస్తోమం జుజుషాణ ఆగహీంద్ర ప్రచిత్రయా ధియా కరోన్వా ఆశ్చాకృతైంద్రకస్యాస్తి పౌంశ్యం కేనోనుకం శోమరేణ శిశ్నుషః పరివృత్రయః ఆదిద్ధిహవామహే దాతావాజస్య కారవాః త్వాం రత్రేష్మిన్ద్రసతమిన్ద్రస్తాం కాష్ఠా స్పర్వతః సత్వన్నశ్చిత్రవజ్రహస్తధిష్ణుజామహస్తవాదో అగ్రివః గామశ్వం మధ్యమింద్రసంగీరసత్రావాజన్న జిగ్యుషే అభిత్వా పూర్వపీతయ ఇంద్రస్తోమేభిరాజవాః సమీరా సర్వస్తమస్పరద్రాగ్రీణంత పూర్వ్యం అస్యేంద్రో వృధే విష్ణం శవోపదే సుతస్యమిష్టమి అద్యతమస్తమహిమాన మాయవోనుష్టువంతి పూర్వథా అధాహీంద్రైర్వ ఉపత్వాగామాన్ మహస్త హృద్మహే ఉదేవరయంద్ర ఉదభీ వాణ్వ్యాభిర్వర్ధంతి శూరబ్రహ్మాణి వృద్ధ్వాంసం చిద్రివో దివే దీవే యుంజంతి హరిగాథౌరవ్రత ఉరోయోగే ఇంద్రవాహావచోయుజా అగ్నిందూతం వ్రీణీమహే హోదారం విశ్వవేదసం అర్చయస్ సుక్రతుం అగ్నిమగ్నిం హవీమభిష్టదాహవంత విష్టతిం హవ్యవాహం పురప్రియం అగ్నే దేవా ఇదావహజ్ఞానో నిర్తమరిహిడే అసిహోదాహరీత్యాః ఈలేన్యో నమస్త స్థిరస్తమాం నిరదిశతః సమగ్నిభ్యతే వృషాః వృషో అగ్నిస్తమిధ్యతే స్తోనరే ఆహరణః తమ్ హవిష్మంతరీలతే వృషణంతో వయమ్ వృషన్ వృషణస్తమే ధీమహి అగ్నే దీంజతం బృహత్ అగ్నిమీష్వాదే గాథాభిశ్రీరసోజసం అగ్నిం రాజే పూర్వేభ శ్రుతం నరోగ్నిం సుదీరే ఛది అగ్నాయాశ్చగ్నిర్హోతారం ద్వారుణీమహే ఆత్వానత్త ప్రజాత హవిష్మతేజిష్టం బరిహిరాసదే అచ్చాహిత్వా సహసస్తోనోంగిరశ్రుతశ్చరం యద్ధరే ఊర్జోనపాతం హృతగే శమీమహేగ్నియజ్ఞేషు పూర్వ్యాన్ ఇమావుత్వా పురోవతో గిరో వర్ధం తుయామమ పావకవర్ణా శుజజో నిపశ్చితోభిస్తోమైరూషత అయం సహస్రవృషిభిస్తహస్కృత సముద్రజీవ్రథే సత్యస్వాష్టమహిమాగ్రీణేశవో యజ్ఞేషు విప్రరాజ్ఞే ఆనో విశ్వాసుభంగ్య ఇంద్రః సమత్సు భూషతు ఉప బ్రహ్మాణి సమానాని వృత్రమజ్జానిశీషమః తందాత ప్రథమో రాధరామస్యసీ సత్యరీశాధకృత్ తులిద్యుమ్నస్యుజ్యావృణీమహే పుత్రస్యశవసో మహ తమింద్ర ప్రవోర్తిభిశ్వాధృధాః అషస్తిషాజనితాశుష్తోరసిత్వం దోర్యదృశ్యతః అరోతే సుష్మం తులయంతమీయతు క్షోణీషి సుమ్నమాతరాః విశ్వాస్తే స్పృహస్తమన్యమే వృత్తం యదింద్రతోర్వసి ఇత ఊదీవో అజరం ప్రహేతారమత్ప్రహితం ఆశుంజేతారం హేతారం రథేతమూర్తం దుగ్ధ్యావధం దోరాజాదర్షణీనాం యాధారథే విశ్వాసాం దరుతారదనానాం జేష్ఠోజో వృత్రహారిణే ఇంద్రం తం శుంభపురుషం మన్నవదేయస్త్యద్వితావై ధత్తరి హస్తాయ వజ్ర ప్రతిధాయ దర్శతో మహోదివేన సూర్యాః తాత్యదింద్రియం బృహత్తవ శుష్పముతక్రతుం వజ్రం శిషాదిభిషణామరేణ్యం తాద్యౌరింద్ర పౌంద్రం పృథివీవద్రనిశ్రవాః త్వామావః పర్వతాశ్చహిన్విరే త్వాం విష్ణుర్బృహంక్షయో మిత్రో గ్రీణాది వరుణః త్వాం షద్భోమగత్యనుమారూతం సమస్త్యమన్యవే విశో విశ్వాహానమంతకృష్టజాః సముద్రాయేవ సింధవః ఓజస్తృష ఉభేయ సమవర్వయత్ ఇంద్రశ్చర్మే వరోదశీ విజిద్ధృతశస్తోధతో వజ్రేణ శతవర్ణ శిరోభిభేద వృష్టిరా తరిదాభేషజ్యేష్టతో యజ్ఞముగ్రస్తేషణ సద్యోజ్ఞానో నిరీడాదిశత్రోరే సమ్మతంతి విశ్వభూమా పాదానశ్చూర్యోగాశ్చతుర్దాసాయసం దాది అమ్యనశ్చమ్యనశ్చిసంతేవంత ప్రభృతామదేషు చేకదుమే వింద్యంతి భూరిర్దృయ్యేత్రిర్భవంతూమా స్వాదో స్వామీయ స్వాదునాదాసమదస్సు మధు మధునాభిరోధీ ఇది చిన్నుత్పాదనాదయం తమ్మదేవదంతి విప్రాహ ఓజీయశ్వస్మిన్ స్థిరమాదవంతుదేవాలక్కశోకా త్వయా వయం సాధ్మహేరణేషు ప్రపశ్యంతో యుధేన్యా నిభూరి చోదయా విధాయుధావచోస్తందేషిబ్రహ్మణామయాంసి విదర్దిదేవరేపరేస్మిన్నాధాదాదురే ఆస్థాపయమాతరం జిగత్రుమద జిన్వత కర్వరాణి భూమి సుష్వర్తం గురువర్త్మానం ఆదర్శ దిశవ సాభూర్యోజా ప్రసక్షది ప్రతిమానం పృథివ్యా ఇమా బ్రహ్మ బృహద్దీరష్ణవరింద్రాయ శోషమ ప్రియస్పర్శా మహోగోత్రస్య క్షయతి స్వరాజాతురశ్చిద్విష్మర్ణమత్తపస్మాన్ ఏవా మహాన్ బృహద్దీవో సర్వామో చత్వాంతరంగామింద్రమేవ స్వసారో మాతరిభ్రాలేయే హిన్వంతి చైదేశవసావద్భజంతి చ చిత్రం దేవానాం కేతురేఖం జ్యోతిష్మాన్ ప్రతిశ సూర్య బుద్ధ్యం దివాకరోతి జుమ్నేస్తమాహం శ్రీవిశ్వాదారేత్తులితారి శుక్ర చిత్రం దేవానాముదగాదనేకం చక్రుర్మిత్రస్యవరుణస్యాగ్నేః ఆ ప్రాజ్ఞమా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ సూర్యో దేవీ ముఢసం రోజమానా మర్యోదయోషామభ్యేతి పశ్చాత్ యత్రా నరో దేవయంతో యుగాని విదంబతే ప్రతిభద్రాయ భద్రం.